కృష్ణ యజుర్వేదాంతర్గత 19 బ్రహ్మోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. ఓం బ్రహ్మ కేవల్యజాబాల్ శ్వేతాస్వో హంసారణ్యః గర్భో నారాయణోహంసో బిందునాదశరసిఖ ఏతాః త్రయోదశ. ఓం ప్రణవార్థమును తెలుపుచున్నట్టి ఉపనిషత్తులు 13. 1. బ్రహ్మోపనిషత్. 2. కైవల్యోపనిషత్. 3. జాబాలోపనిషత్. 4. శ్వేతాశ్వతరోపనిషత్. 5. హంసోపనిషత్. 6. అరుణికోపనిషత్. 7. గర్భోపనిషత్. 8. నారాయణోపనిషత్. 9. హంసోపనిషత్. 10. అమృతబిందుపనిషత్. 11. అమృతనాదోపనిషత్. 12. అథర్వశిరోపనిషత్. 13. అథర్వశిఖోపనిషత్. 1. ఓం సహనా వవతు, సహనౌ భునక్తు, సహవీర్యంకరవావహై, తేజస్వీ నావధీతమస్తు, మా విద్విషావహై. ఓం శాంతియః శాంతియః శాంతియః. ఓం సం నౌ మిత్రస్యం వరుణః, సం నౌ భవత్వర్యమ, సం న ఇంద్రో బృహస్పతియః, సం నౌ విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే, నమస్తే వాయో, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి, తన్మామవతు, తద్వక్తారమవతు, అవతు మాం, అవతు వక్తారం. ఓం శాంతియః శాంతియః శాంతియః. ఓం సౌనకో హవై మహాశాలోంగరసం భగవంతం పిప్పలాదం పృచ్ఛత్. దివ్యే బ్రహ్మపురే సంప్రతిష్ఠితా భవంతి కథం సృజంతి, కస్యేష మహిమా బభూవ యోహ్మషే మహిమా బభూవ, కాయేషః తస్మై సహోవాచ బ్రహ్మవిద్యం వరిష్ఠాం. ప్రాణో హేష ఆత్మా, ఆత్మనో మహిమా బభూవ. దేవానమాయః సదేవానాం నిధనమనిధనం దివ్యే బ్రహ్మపురే. విరజం నిష్కలం శుభ్రమక్షరం యద్బ్రహ్మ విభాతి, స నియచ్ఛతి మఘుకరరజానం మాక్షికవదితి. యథా మాక్షికేకేన తంతునా జాలం వక్షుపతి, తేనాపకర్షతి తథైవైష ప్రాణో. యదా యాతి సంసృష్టమాకృష్య ప్రాణదేవతాస్తా సర్వా నాడ్యః. సుష్వపే సేనాకాశవద్యథాఖాం సేనమాశ్రిత్యయాతి, స్వమాలేమేవం సుషుప్తో బ్రూతే యథేవైష దేవదత్తో. యశ్చాపి తాడ్యమానో నయత్యవమిష్టపూర్తై, శుభాశుభైర్న లిప్యతే యథా కుమారో నిష్కామ ఆనందముపయతి, తథైవైష దేవదత్తః స్వప్న ఆనందమభియతి. వేద ఏవ పరం జ్యోతిః జ్యోతిష్కామో జ్యోతిరానందేతే, భూయస్తేనేవ స్వప్నాయ గచ్చతి జలౌకావత్. యథా జలౌకాగ్రమగ్రం నయత్యాత్మానం నయతి పరం సంధయ, యత్పరం నాపరం త్యజతి స జాగ్రదభిధీయతే. యథైవైష కపాలాష్టకం సంనేతి, తమేవ స్తన ఇవ లంబతే వేదదేవయోనః. యత్ర జాగ్రతి శుభాశుభం నిరుక్తమస్య దేవస్య, స సంప్రసారోంధర్యామి ఖగః కర్కటకః పుష్కరః. పురుషః గ్రాణౌ హింసా పరాపరం బ్రహ్మ ఆత్మా దేవతా వేదేతి, య ఏవం వేద స పరం బ్రహ్మధం క్షేత్రజ్ఞముపైతి. 1. అథాస్య పురుషస్య చత్వారి స్థానాని భవంతి, నాభిర్హృదయం కంఠం భూర్ధేతి, తత్ర చతుష్పాదం బ్రహ్మ విభాతి, జాగరితం స్వప్నం సుషుప్తం తురియమితి. జాగరితే బ్రహ్మ స్వప్నే విష్ణుః సుషుప్తౌ రుద్రస్తురియం పరమాక్షరం. 2. అథ అస్య పురుషస్య చత్వారి స్థానాని భవంతి, అఖండుడు అప్రమేయుడు అగు పరమపురుషుడు 4 స్థానాలలో మరింత సుస్పష్టంగా ప్రదర్శితుడు ప్రకాశమానుడు తత్స్థానస్వరూపుడు అగుచున్నారు. నాభ్యః హృదయం, కంఠం, మూర్ధా చ. ఒకటి నాభి, రెండు హృదయము, మూడు కంఠము, నాలుగు మూర్ధము, ఫోస్ఫోర్ఫెస్. తత్ర చతుష్పాదం బ్రహ్మ విభాతి. నాలుగవ స్థానము స్వస్వరూప బ్రహ్మస్థానము. ఇవియే పరమపురుషుని యొక్క జాగరిత స్వప్న సుషుప్తి తురియ చతుష్పాద సంప్రదర్శనములు లేక బ్రహ్మ విభూతుల విభవములు. జాగరిత బ్రహ్మ, స్వప్నే విష్ణుః, సుషుప్తౌ రుద్రః, తురియం అక్షరం. జాగరిత పురుషుడు పురుషకారము బ్రహ్మ, స్వప్నపురుషుడు పురుషకారము విష్ణువు, సుషుప్తి పురుషుడు రుద్రుడు. తురియ స్వరూపము పురుషకారము అక్షర పరబ్రహ్మము. ఇవియే సర్వమునకు ప్రదర్శకము ప్రేరకము అగు పరబ్రహ్మము యొక్క త్రిమూర్తి స్థాన ప్రదర్శనములు. నాలుగవది చతురియము తురియము. ఆదిత్యశ్చ విష్ణుశ్చ స్వశ్చ స పురుషః స ప్రాణః స జీవః సోగ్నేహ సేశ్వరశ్చ జాగ్రత్తేషం మధ్యే యత్పరం బ్రహ్మ విభాతి. స్వయమనస్కమ శ్రోత్రమపాణిపాదం జ్యోతిర్వర్జితం. న తత్ర లోక న లోక వేద న వేదా దేవ న దేవ. యజ్ఞ న యజ్ఞ మాత న మాత పిత న పిత. స్నుష న స్నుష చాండాలో న చాండాలః పైల్కసో న పైల్కసః. శ్రమణో న శ్రమణః పశవో న పశవస్తాపసో న తాపస ఇత్యేకమేవ. పరం బ్రహ్మ విభాతి. హృద్యాకాశే తద్విజ్ఞానమాకాశం తత్సుశ్రమాకాశం. తద్వేద్యం హృద్యాకాశం యస్మిన్నిదం సంచరతి వచరతి, యస్మిన్నిదం సర్వమోతం ప్రోతం, సం విభోః ప్రజా జ్ఞాయేరన్. మూడు స ఆదిత్యో విష్ణుశ్చ ఈశ్వరశ్చ. స్వయం అమనస్కం, అశ్రోత్రం, అపాణీపాదం, జ్యోతిర్విదితం. అట్టి పరబ్రహ్మమే సర్వమునకు ఆది మొట్టమొదటే ఉన్నవాడు అగు ఆదిత్యుడు. సర్వము తానే వెలయు విష్ణువు. ఆయనే ఈశ్వరుడు, అంతటిలో అంతగా విస్తరించి ఉన్నవాడు కూడా. అట్టి పరమాత్మ అమనస్కుడు, మనోరహితుడు, చెవులు చేతులు పాదము లేనివాడు. అవన్నీ ఆయన నుండి బయల్వెడలుచున్నాయి. ఆయన కేవల జ్యోతి స్వరూపుడు, ఆదిపురుషుడు, సర్వమునకు మునుముందేగల కేవలాత్మస్వరూపుడు, లోకాలకు ముందే ఉన్నట్టివాడు కనుక అలౌకికుడు. యత్ర లోక న లోక, దేవ న దేవ, వేద న వేద, యజ్ఞ న యజ్ఞ, మాత న మాత, పిత న పిత, స్నుష న స్నుష, చండాలో న చండాలః, పౌల్కసో న పౌల్కసః, శ్రమణో న శ్రమణః, తాపసో న తాపసః. ఏకమేవ తత్పరం బ్రహ్మ విభాతి నిర్వాణం. అట్టి కేవలీ స్వరూపుని సమక్షంలో లోకములన్నీ అలోకములే, వేదములన్నీ అవేదములే, యజ్ఞాలు అయజ్ఞాలు, మాతాపితలు అమాతాపితలు, కోడలు కోడలు కాదు, చండాలుడు చండాలుడు కాదు, పౌల్కసుడు భార్యకానట్టి స్త్రీకి జనించినవాడు పౌల్కసుడు కాదు. ఆత్మసమక్షంలో పై భేదములే లేవు. ఇంకా శ్రమణుడు అశ్రమణుడు, సన్యాసి సన్యాసి కాదు, తపస్యుడు తాపసుడు కాదు, ఆదిపురుషుడు భేదరహితుడు, అనేకము కాదు. అతడే అఖండ ఏకస్వరూపుడు, ఆయనయే పరంబ్రహ్మ తద్బ్రహ్మం. ఆయనే అంతటా అన్నీ అగుచుకూడా ఏమీ అవనట్టి నిర్వాణస్వరూపుడు అఖండుడు. నతత్ర దేవా ఋష్యః పితరరిసతే ప్రతిబుద్ధః సర్వవిదితి. 2. హృదిస్థా దేవతాః సర్వా హృది ప్రాణాః ప్రతిష్ఠితాః హృది ప్రాణశ్చ జ్యోతిశ్చ త్రివృత్సూత్రం చ యన్మహత్. హృది చైతన్యే తిష్ఠతి యజ్ఞోపవితం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్. ఆయుష్యమగ్రపం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవితం బలమస్తు తేజః. 4. న తత్ర దేవా ఋష్యః పితర ఈసతే ప్రతిబుద్ధ్యః సర్వ విద్యేతి విదేతి హృదిస్థా దేవతాః సర్వ హృది ప్రాణాః ప్రతిష్ఠితాః హృది ప్రాణశ్చ జ్యోతిశ్చ త్రివృత్ సూత్రం చ తత్విదుః ఇతి. హృది చైతన్యే తిష్ఠతి ఆయన ఇది అని దివ్య దేహులగు దేవతలు పితృదేవతలు వర్కర్స్ ఆఫ్ ఫిజికల్ బాడీస్ ఋత్ను ప్రవచించు ఋషులు కూడా ఇంతే అని నిర్వచించజాలరు. అవాక్ మానసగోచరుడు అయితే నిర్మలము ఉత్తమముగల బుద్ధిగలవారు ఆయనను స్వహృదస్థునిగా ఎరుగుచూ దర్శిస్తున్నారు. సర్వదేవతలు హృదయములోనే నివాసము కలిగి ఉన్నారు. బ్రహ్మవిష్ణుమహేశ్వరులు తదితర లోకాధిపతులు సమస్త దేవతలు హృదయములోనే నివాసము కలిగి ఉన్నారు. హృదయములోనే పంచప్రాణములు జ్యోతిస్వరూపుడగు ఆత్మ జీవాత్మ ప్రతిష్ఠితులై ఉన్నారు. త్రిసూత్రములైనటువంటి ఇంద్రియ ప్రాణ తేజస్సులు జాగ్రత్ స్వప్న సుషుప్తులు హృదయమునందే స్థానము కలిగి ఉన్నాయి. యజ్ఞోపవితమే హృదయ సంజ్ఞ. ఇక హృదయమో చైతన్యస్వరూపమగు ఆత్మయందు స్థానము కలిగి ఉన్నది. అందుచేత దేవతలు దేవతాధిపతులు జీవాత్మ ఇంద్రియ ప్రాణ తేజస్సులు జాగ్రత్ స్వప్న సుషుప్తులు మొదలైనవన్నీ ఆత్మజ్యోతి ఆత్మచైతన్య స్వరూప తేజో విశేషణములే అని తత్వవేత్తలు ఎరిగే ఉంటున్నారు. 5. యజ్ఞోపవితం పరమం పవిత్రం ప్రజాపతేః యత్ సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలం అస్తు తేజః. ఇంద్రియ ప్రాణ తేజో త్రిసూత్ర రూపమగు తత్వములు యజ్ఞోపవీతముగా నాచే ధరించబడినవి కదా అనే భావనారూపధారణ పరమపవిత్రమైనది. అనగా నేను ఆత్మరూపుడను అనుభావన. సృష్టికి పూర్వమే ప్రజాపతి సృష్టికర్త తో పాటే యజ్ఞోపవితము సంజ్ఞగా జనించింది ఆయుష్ను వృద్ధి చేయనది. ఈ దృశ్య జగత్తును త్రిగుణ దారములచే ధరింపబడినదిగాను తానే బ్రహ్మముగా ధారణ చేయువాడుగాను భావించటము పరమశ్రేష్టమైనది. ఆయుష్ను వృద్ధి చెందించినది పరమ పవిత్రమునకు సంజ్ఞ. అట్టి ఆత్మజ్ఞాన సంజ్ఞారూపమగు ఆత్మధారణారూపమగు విశ్వరూప యజ్ఞోపవితము యజ్ఞపురుషునిచే ధరింపబడునది. యజ్ఞపురుషత్వ ఉపాసనచే మాకు ఆయుష్షు బలము తేజము ప్రాప్తించునుగాక. ససిఖం వపనం కృత్వా బహ్యః సూత్రం త్యజేద్బుధః యదక్షరం పరం బ్రహ్మ తత్సూత్రమితి ధారయేత్. సూచనాత్సూత్రమిత్యాహు సూత్రం నామ పరం పదం తత్సూత్రం విదితం యేన స విప్రో వేదపరగః. 6. ససిఖం వపనం కృత్వా బహిస్సూత్రం త్యజేత్ బుధః. యత్ అక్షరం పరం బ్రహ్మ తత్సూత్రం ఇతి ధారయేత్ సూచనాత్సూత్రం ఇతి ఆహుః. సూత్రం నామ పరం పదం తత్సూత్రం విదితం యేన స విప్రో వేదపారగః. ఆత్మాహం భావనయే ఆసేముగా గల బుధుడు ఉత్తమబుద్ధి సమన్వితుడు శిఖతో సహా బహిస్సూత్రమును బయటకు ధరించే త్రిసూత్రదంధ్యమును యజ్ఞోపవీతమును మనస్సుతో త్యజించి బాహ్యాచారమునకు ఆవలగల అంతర్గత ఉద్దేశ్యమును మనస్సుతో ఆశ్రయించున్నారు. అక్షరము పరము అగు అంతా బ్రహ్మమే అను బ్రహ్మసూత్రమును బుద్ధితో ధారణ చేయుచున్నారు. సూచనయే సూత్రము అయి ఉన్నది. బ్రహ్మమును సూచించునదే యజ్ఞసూత్రము. ఇది గమనించి విజ్ఞుడు పరమపదము అనుపేరుగల యజ్ఞసూత్రమును ఎరుగుచున్నాడు. బ్రహ్మమే జాగ్రత్ స్వప్న సుషుప్తులను ధారణ చేస్తున్నది. అట్టి బ్రహ్మమే నేను కదా అను అర్థమును పరమార్థమును ఆశ్రయిస్తున్నాడు. ఎవ్వరు యజ్ఞసూత్రము సూచించే సూచనను గ్రహిస్తాడో అతడే వేదార్థమును తెలుసుకున్న విప్రుడు. దూది సూత్రమును ధరించినంత మాత్రము చేత విప్రుడు కాదు, వేదార్థము తెలిసినవాడు కాదు. ఈ జగత్తు నా యొక్క యజ్ఞ సూత్రధారణ విశేషమే అనునదే యజ్ఞ మాత్రము. తేన సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ తత్సూత్రం ధారేద్యోగి యోగవిత్తత్వదశివాన్. బహేహ సూత్రం త్యజేద్ విద్వాన్యోగముత్తమమాస్థిత. బ్రహ్మభావమయం సూత్రం ధారేద్యః సచేతనః. 7. ఏన సర్వం ఇదం ప్రోతగ్ సూత్రే మణిగణ ఇవ తత్సూత్రం ధారయేత్ యోగి యోగవిత్ తత్వద శివాన్. బహిస్సూత్రం బహేహ సూత్రం త్యజేత్ విద్వాన్ యోగం ఉత్తమం ఆస్థితః. బ్రహ్మభావం ఇదం సూత్రం ధారయేత్ యత్ స చేతనః. యోగసాధనచే ఒకడు యోగవేత్త తత్వదర్శి అగుచున్నాడు. దేనిచేత ఈ నీవు అతడు ఇది అది మొదలైన వాటితో కూడిన దృశ్యమంతా పూలదండలో పూలుదారముచే ధరింపబడుచున్న విధంగా ధరింపబడుతోందో అట్టి సూత్రమును దారమును ధరించు బ్రహ్మమే నేను అనుభావన అవగాహనలను ధరించినవాడే యోగవేత్తగా జగత్తును సందర్శిస్తున్నాడు. అట్టి దార్శనికుడే యోగి, తత్వదర్శి కూడా. యోగి ఉత్తమ యోగస్థితిని సముపార్జించుకొని ఇక ఆపై బహ్యహ సూత్రమును నాకు బాహ్యమైనది ఈ జగత్తు అనుధారణను త్యజించుచున్నాడు. ఇదంతా బ్రహ్మమే, నేను బ్రహ్మమునే, నేనే ఇదంతగా అయి నాకు నేనే అనుభూతమగుచున్నాను అను సచేతన సూత్రమును ధారణ చేస్తున్నాడు. యజ్ఞః యజ్ఞః జగత్తును ఎరుగుచున్న ఎరుక. ధారణాత్తస్య సూత్రస్య నోచ్ఛిష్టో నాసుచి భవేత్. సూత్రమంతర్గతం యేషాం జ్ఞానేజ్ఞోపవీతినాం తే చే సూత్రవిదో లోకే తే చ యజ్ఞోపవీతినః. జ్ఞానశిఖినో జ్ఞాననిష్ఠ జ్ఞానేజ్ఞోపవీతిః. జ్ఞానమేవ పరం తేషాం పవిత్రం జ్ఞానముత్తమం. అగ్నిరివ శిఖ నాన్యాయస్య జ్ఞానమయీ శిఖ. 8. ధారణాత్తస్య సూత్రస్య న ఉచ్ఛిష్టో నాశుచ్యః భవేత్. సూత్రం అంతర్గతం యేషాం జ్ఞానయజ్ఞోపవీతినాం తే వై సూత్రవిదో లోకే తే చ యజ్ఞోపవీతినః. జ్ఞానశిఖినో జ్ఞాననిష్ఠాః జ్ఞానయజ్ఞోపవీతినః. జ్ఞానం ఏవ పరం తేషాం పవిత్రం జ్ఞానం ఉచ్యతే. అగ్నేహ ఇవ శిఖ నాణ్య యస్య జ్ఞానమయీ శిఖ. అట్టి బ్రహ్మసూత్రధారణ చేయువానిక జగత్తు బ్రహ్మస్వరూపమే అగుచున్నది కనుక వదలవలసినదేదీ ఉండదు. జగత్తును జగత్తుగా పట్టుకోడు. బ్రహ్మము తానే జాగత్ దృశ్యము అనే సూత్రధారణ చేసినవాడే ఉంటాడు. ఇక అతనికి అశుచి అననదేమీ ఉండదు. అంతరంగములో అంతర్గతముగా ఇన్ ద ఇన్నర్ రిసెస్ ఆత్మజ్ఞానముమే అతడు ధరించే యజ్ఞోపవీత సూత్రము. అట్టివాడే యజ్ఞసూత్రమును ఎరిగినట్టెనవాడు. అంతా బ్రహ్మముచే ధరింపబడే సూత్ర చమత్కారమే అని ఎరిగియుండి ఈ జగత్తును దర్శించువాడే యజ్ఞోపవీతుడు. తానే బ్రహ్మమై జగత్తునంతా యజ్ఞోపవీతరూపంగా ధారణ చేస్తూ ఉంటాడు. అంతా నేనే, బ్రహ్మమే అను జ్ఞానమే ఆయన యొక్క శిఖ పెలక, ఆత్మజ్ఞానమే ఆయన నిష్ఠ. ఆత్మగా బ్రహ్మముగా ఈ కనబడేదంతా దర్శించటమే ఆయనకు యజ్ఞోపవీతము. జ్ఞానమే ఆయనకు శ్రేష్ఠమగు పరరూపము. అట్టి జ్ఞానమే పరమ పవిత్రమైనది. ఎవ్వరైతే అంతా జ్ఞానాగ్నిచే భస్మముగా చేసే అగ్ని వలె జ్ఞానశిఖను ధరిస్తాడో అతడే విద్వాంసుడు. అంతేగాని నూలుప్రోగుల సూత్రము జుట్టు కేశ పెలక ధరించినంత మాత్రం చేతకాదు. స సిఖిత్యుచ్యతే విద్వానితరే కేశధారిణః మూడు కర్మణ్యధికృత ఏతు వైదికే బ్రాహ్మణదేహ తైః సంధార్యమిద సూత్రం క్రియాంగం తద్ధి వైస్మృతం. తొమ్మిది స సిఖి ఇతి ఉచ్యతే విద్వాన్ నేతరే నైతరే కేశధారిణః కర్మణి అధికృత ఏతు వైదికే బ్రాహ్మణదేహ. ఎవ్వడు ఆత్మయే ఇదంతా, ఈ విశ్వమంతా బ్రహ్మము యొక్క శిఖాధారణమే అను అవగాహనతో జాగ్రత్ స్వప్న సుషుప్తులను తాను ధరించే శిఖ యొక్క మూడు ప్రోగులుగా దర్శించుచున్నాడో అతడే శిఖి అని విద్వాంసులు భావిస్తున్నారు. తదితర శిఖులు కేశధారులు మాత్రమే. అందుచేత వైదిక బ్రాహ్మణులు మొదలైనవారు విశ్వమంతా ఆత్మకు శిఖగా భావించుచున్నారు. తేభ్యః ధార్యం ఇదం సూత్రజ్ఞ క్రియాంగం తద్ధివై స్మృతం. వైదిక కర్మాధికారము కలిగినట్టి వైదిక బ్రాహ్మణులు బ్రహ్మము అనే సూత్రమును ధారణ చేస్తూ క్రియాశీలురే ఆత్మబుద్ధిశీలురే నియమిత కర్మలు నిర్వర్తిస్తున్నారు. ఇదియే కర్మయోగోద్దేశ్యము, శాస్త్రోద్దేశ్యము. శిఖా జ్ఞానమయీయస్య ఉపవితం చ తన్మయం బ్రాహ్మణ్యం సకలం తస్య ఇతి బ్రహ్మవిదో విదుహ. ఇదం యజ్ఞోపవితం తు పవిత్రం యత్పరాయణం స విద్వాన్యజ్ఞోపవితి సాత్స యజ్ఞః సచ యజ్ఞవిత్. శిఖా జ్ఞానమయీయస్య ఉపవితం చ తన్మయం శిఖ ఆత్మజ్ఞాన సంపన్నులే ఉండటము. ఉపవితము ఆత్మతత్వముతో సామీప్యత, ఆత్మతన్మయులే ఉండటము. శిఖ ఉపవితము జ్ఞానము విజ్ఞానము థ్యూరీ ప్రాక్టీసింగ్. జ్ఞాన విజ్ఞాన శిఖ ఉపవితధారులంతా యజ్ఞోపవితధారులే. పది బ్రాహ్మణ్యం సకలం తస్య ఇతి బ్రహ్మవిదో విదుహ ఇదం యజ్ఞోపవితం తు పరమం యత్పరాయణం స విద్వాన్ యజ్ఞోపవితి స్యాత్ స యజ్ఞస్థం యజ్వానం విదుహ. బ్రహ్మమే ఇదంతా, నేను బ్రహ్మమునే, ఆననదే బ్రహ్మజ్ఞానము. సకలము బ్రహ్మణ్యమే, బ్రహ్మస్వరూపమే, బ్రహ్మమే అని ఎరిగినవారే బ్రహ్మవిదులు, బ్రాహ్మణులు. బ్రహ్మస్వరూప సందస్యమే బ్రహ్మసూత్రధారణ. అట్టి బ్రహ్మభావన అనబడే యజ్ఞోపవితము పరము మహత్తరము. బ్రహ్మ యజ్ఞముగా జగద్దృశ్య దర్శనము చేయువాడే యజ్ఞస్థుడు. సర్వము బ్రహ్మమే అననదియే పారాయణ చేయవలసిన మననరూప మంత్రము. ఈ రీతిగా యజ్ఞోపవితమును తెలుసుకొనుచున్నవాడే విద్వాంసుడు. అట్టివాణిని యజ్ఞస్థుడుగా యజ్ఞము నిర్వర్తించినవానిగా బ్రహ్మవేత్తలు ఎరుగుచున్నారు, అంగీకరించుచున్నారు. ఆత్మయజ్ఞము చేయుచున్నవాడుగా అనుకోబడుచున్నాడు. ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్షః సర్వభూతాధివాసః సాక్షీ చేత కేవలో నిర్గుణశ్చ. పదకొండు ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ. కర్మాధ్యక్షః సర్వభూతాధివాసః సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. పరమాత్మ ఏకస్వరూపుడు, ఏకం. పరమాత్మ ఒక్కడే, ఆయన అనేకముగా అగుటలేదు. ఏకముగా ఉండి సర్వజీవులలో రహస్యముగా దాగి ఉన్నారు. సర్వములోనూ సర్వముగాను సర్వవ్యాపిగాను ఉన్నారు. సర్వుల అంతరాత్మ ఆయనయే. సర్వకార్యక్రమములకు అధ్యక్షుడు సర్వభూతాది సర్వులలోని మనో, బుద్ధి, చిత్త, అహంకారాలకు సాక్షి. సర్వము ఆయన వలననే చేతనమగుచున్నది. సర్వుల సహజ స్వరూపుడు, కేవలుడు, గుణములకు ఆవల ఉన్నవాడు, నిర్గుణుడు. ఏకో మనిషి నిష్క్రియాణం బహునామికం సంతం బహుధా యః కరోతి తమాత్మానం ఏను పశ్యంతి ధీరాస్తేషం శాంత్యః శాశ్వతీ నేతరేషాం. ఏకో వసి సర్వభూతాంతరాత్మా ఏకం రూపం బహుధా యః కరోతి తం ఆత్మస్థం యే అనుపశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. ఏకస్వరూపుడై సర్వజీవుల అంతరాత్మగా విరాజిల్లుచున్నారు ఆయన. ఏకమే అయి ఉండి అనేక రూపములుగా తనను తాను ప్రదర్శించుకుంటున్నారు. ఏ ఏకస్వరూపుడు అద్వయుడు, అఖండుడు, అనేకముగా విద్యమానమగుచున్నారో అట్టి పరమాత్మను ఏ ధీరుడైతే తన ఆత్మస్థునిగా సందర్శిస్తున్నాడో, గమనించి తమేవాహం అగుచున్నాడో, ఆతని సుఖము మాత్రమే శాశ్వతము, అనునిత్యము. ఇక తదితరుల సుఖమో అశాశ్వతము, కాలబద్ధము, సందర్భపరిమితము, దుహఖభూయిష్టము. ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిం ధ్యాననోర్మథనాభ్యాసాద్దేవం పశ్యే నిగూఢవత్. పన్నెండు. ఆత్మానం అరణిం కృత్వా ప్రణవం చ ఉత్తరారణిం ధ్యాన నిర్మథన అభ్యాసాత్ దేవం పశ్యేత్ నిగూఢవత్. అట్టి మనయందే నిగూఢుడే ఉన్న సర్వాత్మకుని తెలుసుకోవటం, దర్శించటము, ప్రవేశించటము, అనన్యమైన ఆత్మానందము ఆస్వాదించటము ఎట్లా? జగద్భావనాయుక్తమైన జీవాత్మ భావయుక్తమైన మనస్సును క్రింద కొయ్యగాను ఓం అనుజాగ్రత్ స్వప్న సుషుప్త సాక్షి భావనారూప మనస్సు ప్రణవమును పై కొయ్యగాను ధ్యాసరూపమైన ధ్యానాభ్యాసమును మథనము ఒకదానితో మరొకదాని ఘర్షణ చేతను అంతరంగ అంతరహృదయాంతరంగుడగు ఆత్మదేవుని ఈ సమస్త స్వరూపుడుగా సందర్శించాలి. తిలేషు తైలం దధినివ సర్పిరాపః స్త్రోతస్వరణీషు చాన్యః ఏవమాత్మాత్మని గృహ్మతే సౌ సత్యేనైనం తపసా యోనుపశ్యతి ఊర్ణనాభిర్యథా తంతూన్ సృజతే సంహరత్యపి జాగ్రత్స్వప్నే తథా జీవో గచ్చత్యగచ్చతే పునః. పదమూడు. తిలేషు తైలం దధినివ సర్పియః ఆపః స్రోతః స్వరణీషు చ ఆజ్ఞయః ఏవం ఆత్మాత్మని జాయతే అసౌ సత్యేన తపసాయో అనుపశ్యతి ఊర్ణనాభ్యః యథా తంతూన్ సృజతే సంహరత్యపి జాగ్రత్ స్వప్నే తథా జీవో గచ్చతి ఆగచ్చతే పునః. నువ్వులలో నూనె, పెరుగులో నేయి, ప్రవాహములో జలము, కొయ్యేందు అగ్ని దాగి ఉన్నట్లుగా మనందరిలో సర్వాంతర్యామియగు పరమాత్మ సర్వదా దాగి ఉన్నారు. ఎల్లప్పుడు వేంచేసియే ఉన్నారు. అంతర్హృదయాంతరంగుడై ఉన్నారు. ఎవ్వరైతే ఎదురుగా ఇంద్రియములకు తారసబడుచున్న సందర్భములను అధిగమించి సత్స్వరూపమును యత్సత్ ను ఉపాసిస్తూ సత్యుడగు పరమాత్మయే ఇన్ని రూపములుగా ఆగుపిస్తున్నారు కదా. అనేకముగా కనిపిస్తూ ఉన్నప్పటికీ ఒక్కటిగా అనిపించుగాక అను విఘ్నతతో దర్శిస్తూ తపన రూపమైన తపస్సుచే అంతటా ఆత్మనే దర్శిస్తారు. వారు తమయందలి పరమాత్మను స్వాభావికంగాను సమస్త సందర్భములకు అతీతంగాను సందర్శించగలరు. సాలె పురుగు తన నుండి తంతువులను దారమును ఉపయోగించి సాలెగూడు కట్టుకొని త్రెంచుకొంటూ బయటకు లోపలకు వెళ్ళి వస్తుంది కదా. అట్లాగే పరమాత్మ జాగ్రత్ స్వప్న సుషుప్తులను నిర్మించుకుని ప్రవేశము నిష్క్రమణములను క్రీడా వినోదముగా మరల మరల నిర్వర్తిస్తున్నారు. పద్మకోశ ప్రతీకాసం సుశిరం చాప్యధోముఖం హృదయం తద్విజానీయాద్విశ్వస్యాయతనం మహత్ నేత్రస్థం జాగ్రతం విద్యాత్కంఠే స్వప్నం వినిర్దిశేత్ సుషుప్తం హృదయస్థం తు తురీయం మూధ్ని సంస్థితం. 14 నేత్రస్థం జాగరితం విద్యాత్ కంఠే స్వప్నం సమావిశేత్ సుషుప్తం హృదయస్థం తు తురీయం మూధ్ని సంస్థితం. ఆత్మ యొక్క విన్యాసరూపుడు అంశ అయినట్టి జీవాత్మ జాగ్రత్ అవస్థలో నేత్రస్థానమును కేంద్రస్థానముగా కలిగి ఉంటున్నాడు, స్వప్నావస్థలో కంఠమునందు, సుషుప్తిదశలో హృదయస్థానమునందు, తురియదశలో మూర్ధ్ని శిరస్సు నుదురు స్థానమునందు సంచారములు కలిగి ఉంటున్నాడు. యదాత్మా ప్రజ్ఞాయాత్మానం సంధత్తే పరమాత్మని తేన సంధ్యాధ్యానమేవ తస్మాత్ సంధ్యాభివందనం నిరోధకాధ్యాన సంధ్యా వాక్కాయక్లేశవర్జిత సంధిని సర్వభూతానాం సా సంధ్యా హేకదండినాం యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందమేత జీవస్య యం జాత్వా ముచ్యతే బుధః యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం ఏతత్ జీవస్య యత్ జ్ఞాత్వా ముచ్యతే బుధః. ఏకరూపమే అయి ఉన్న జీవాత్మ పరమాత్మలే సమస్తమునకు ఆధారము, పరమము, నిత్యసత్యము కూడా. అట్టి పరమ పురుషుని గురించి నిర్వచించటానికి వాక్కు మనస్సు తమకు సాధ్యము కాక వెనుతిరుగుచున్నాయి. అయితే విజ్ఞతతో కూడినట్టి బుధులు ఆత్మను స్వస్వరూప సహజ ఆనంద విభవముగా గ్రహించి సంసారబంధ విముక్తులగుచున్నారు. సర్వవ్యాపనమాత్మానం క్షీరే సర్ప్రివార్పితం ఆత్మాతపోమూలం తద్బ్రహ్మోపనిషత్పరం సర్వాత్మైకత్వరిపేణ తద్బ్రహ్మోపనిషత్పరమితి 4 ఇత్యథర్వవేదే బ్రహ్మోపనిషత్సమాప్త. సర్వవ్యాపినం ఆత్మానం క్షీరే సర్పేహ ఇవ అర్పితం ఆత్మవిద్యా తపోమూలం తద్బ్రహ్మోపనిషత్పదం తద్బ్రహ్మోపనిషత్పదం ఇతి. పాలలో నేయి అంతటా ఉండి ఉన్నట్లు ఆత్మ సర్వవ్యాపకమై సర్వముగా వెలుగొందుచున్నది. తపస్సుచే ఆత్మను గురించి తెలుసుకున్నవారు తిక్కడే ఇప్పుడే బ్రహ్మపదమును సముపార్జించుకొనుచున్నారు. ఇతి బ్రహ్మోపనిషత్. ఓం శాంతిః శాంతిః శాంతిః.